நோற்று சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றத்துழாய் முடிநாராயணன் நம்மால் போற்றப் பறைதரும் புண்ணியனால் பண்டொருநாள் கூற்றத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோற்று முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தல் அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திறவேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ பதிவு பாசுரம் நோற்று அனே பாசுரம். ఒక వేద పాఠశాలలో ఒక 20 మంది పిల్లలు వేదాధ్యయనం చేస్తున్నారు. వాళ్లలో ఒక అబ్బాయి అందరికంటే సూర్యుడుగా ఉంటే గురువుగారు ఏం చేస్తారు, ఈయన ఏ రోజు వేద పాఠశాలకి రాలేదో ఈ అబ్బాయిను నువ్వు ఆ వేదాన్ని నేర్పు అని చెప్తారు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ గోపకన్యకల్లో బాగా విషయం తెలిసి ఉన్నటువంటి ఒక ఆవిడ. అటువంటి గోపకన్యకను ఈరోజు పాసురంలో నిద్ర నుంచి లేపుతున్నారు అని స్వారస్యంగా ఆరాయరపడి అనేటువంటి వ్యాఖ్యానంలో అడహీయ మనవాళ పెరుమాళ్ నాయనార్ అనేటువంటి స్వామి చెప్పడం జరుగుతుంది. ఈరోజు గోపకన్యకి ఎటువంటిది అంటే భగవంతుని యొక్క పాదారవిందానికి చేరుటకు కావలసినటువంటి కార్యాన్ని సక్రమంగా అనుష్ఠించినటువంటి ఒక మనిషి. సమర్థే సర్వజ్ఞే సహజ సుహృది స్వీకృతభరే యదర్థం కర్తవ్యం న పునరిహ యత్కించిదపి నః అని శ్రీ వైష్ణవ ఆచార్యుల వారు వేదాంత దేశికులు వారు రహస్యత్రయసారం అనేటువంటి వేదాంత గ్రంథంలో చెప్పినట్టు చేయవలసినటువంటి అనుష్ఠించవలసినటువంటి సాధనానుష్ఠానాన్ని అంటే భర సమర్పణం అని చెప్పే శరణాగతిను అనుష్ఠించినటువంటి ఒక మనిషి. ఆ శరణాగతిని అనుష్ఠించిన తరువాత వాళ్ళు కృతకృత్యులు అనే పేరును పొందుతారు. కృతకృత్యులు అంటే చేయవలసినటువంటి కార్యాన్ని సక్రమంగా చేసిన వారు అర్థం. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం అని శాస్త్రం. ఆ విధంగా కృతకృత్యుడుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మృత్యుదేవతను కూడా, వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు, ఆ యముడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకుని పోతారు అనే రకంగా వాళ్ళు ఉండాలట ధైర్యంగా. అటువంటి వాళ్లకు కృతకృత్యులు అని పేరు. అటువంటి కృతకృత్య వరుసకు సంబంధించిన ఒక మనిషి అట ఈరోజు గోపకన్యక. అటువంటి ఆవిడను నిద్ర నుంచి లేపుతున్నారు. ఈ పాసురంలో పాసురార్థానికి వస్తాం. నోట్రు సువర్గం, నోట్రు అనుష్ఠించి స్వర్గం పుహుహిన్ర భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ సన్నిధికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నటువంటి అమ్మనాయ్ మాకు స్వామినిగా ఉన్నటువంటి ఓ గోపకన్యక అని పిలుస్తున్నారు. స్వర్గం అంటే మనం ఏదో ఇంద్రలోకంలో కనబడుతున్నటువంటి స్వర్గం అని అనుకుంటాం కదా, ఆ అర్థం కాదు ఇక్కడ. స్వర్గం అంటే యస్త్వయా సహచ స్వర్గ అని సీతమ్మ చెప్పినట్టు భగవంతునితో కలిసి ఉంటే దానికి పేరు స్వర్గం. భగవంతుడు లేని ప్రదేశం స్వర్గం కాదు. అందువల్ల ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ఆ భగవంతుని యొక్క దివ్య సన్నిధికి వెళ్లాలా అనేటువంటి భావంతో కూడినటువంటి ఆ గోపకన్యకను ఇలా వాళ్ళు సంపాదిస్తున్నారు. నోట్లుచ్చువర్గం పుహుగిన్ర అమ్మనాయ్, లోపల నుంచి ఏ శబ్దం రాలే, ఏం పలకలేదు లోపల ఉండే ఆవిడ. మాత్రముం తారారో, నువ్వు ఏమి చెప్పవద్దు పలకవద్దు మాతో, మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఏం మాట్లాడరా. మాత్రముం తారారో మరో మాట, నేను చెప్పేదానికి మరో ఒక మాట లోపల నుంచి ఏమి రాదా. మాత్రముం తారారో వాసల్ తెరవాదార్, లోపల ఉండేవాళ్ళు తలుపును తెరవకుండా ఉండడం ఎంతవరకు సమంజసం. మాత్రముం తారారో వాసల్ తెరవాదార్, వెంటనే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి మా ఇంటి వాకల్లో వచ్చి నిలిచి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు, మీరు శ్రీకృష్ణుడి గురించి కదా వెళ్తున్నారు, శ్రీకృష్ణుడు ఇక్కడ రాలేదే అని వీళ్ళు లోపల ఉండేవాళ్ళు చెప్పినారట. వెంటనే వీళ్ళు వాకల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, నాత్రత్తుడాయిముడి నారాయణన్, మనం ఏ భగవంతుణ్ణి కీర్తిస్తున్నామో ఆ భగవంతుడు నారాయణుడు కదా, ఆ నారాయణుడి గదే శ్రీకృష్ణుడుగా అవతరించి ఉన్నారు. నారాయణుడు అంటే అర్థం ఏమి? ఆ నారాయణ తత్వం అన్ని చోట వ్యాపించి ఉండే విష్ణుతత్వం కదా. వేవేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు, అన్ని చోట వ్యాపించి ఉండేవాడు. యచ్చ కించిత్ జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్పినట్టు అన్ని చోట వ్యాపించి ఉండేవాడు కదా నారాయణుడు. అందువల్ల నారాయణుడు ఇక్కడ లేదు అని ఎట్లా ఎలా చెప్తావు నువ్వు? కోయిర్చాంది మరైక్క విరహిల్లయే అని మన పూర్వాచార్యులు చెప్తారు. అంటే గుడిలో ఇచ్చినటువంటి పరిమళ ఆ వస్తువును గుడి నుంచి తీసుకుని వచ్చే వ్యక్తి నా చేతిలో పరిమళ ద్రవ్యం లేదు అని చెప్తే మా ఎదురుగా ఉండే మనిషి ఒప్పుకుంటాడా? ఆ వాసన వస్తుంది కదా, బాగా కనబడుతుంది కదా అని మన పూర్వాచారులు స్వారస్యంగా ఇక్కడ రాయడం జరిగినది. నాత్రత్తుడాహిముడి నారాయణన్ నమ్మాల్ పోత్రపరైతరుం పుణ్యన్, మనం ఆ నారాయణుణ్ణి మనం స్తుతిస్తే దాన్ని చూసి సంతోషించి మనకు మంచిదాన్ని సమకూర్చేవాడు ఆ స్వామి. ఆయన పుణ్యన్, పుణ్యమూర్తి ఆయన. పుణ్యానామపి పుణ్యోసౌ అని భారతంలో భీష్మాచార్యులు చెప్పినట్టు, కృష్ణ పరమాత్మని గురించి చెప్పినట్టు పుణ్యమూర్తిగా భగవంతుడు ఉన్నాడు. యావర్కం పుణ్యమే అంటున్నారు స్వామి నమ్మాళ్వార్. కుంభకోణం పక్కన ఉన్నటువంటి ఉప్పులియప్పన్ కోయిల్ అనే ఊర్లో ఉన్నటువంటి ఆ శ్రీనివాసస్వామిను మంగళాశాసనం చేసే సమయంలో అలా ఆయన చెప్పడం జరిగినది. భగవంతునికి పుణ్య అని పేరు ఉంది, అంటే సహస్రనామంలో భగవంతునికి పుణ్య పుణ్యుడు అని ఒక పేరు ఉంది. అంటే అర్థం ఏమి? దీనికి రెండర్థం ఉంది. పుమాంసం నయతీతి పుణ్య, భక్తులందరినీ సద్గతికి వెళ్ళినట్టు చేసేవాడు పుణ్యుడు అని పిలువబడతాడు. ఇది మొదటి అర్థం. మరొక అర్థం పునాతి ఇది పుణ్య, మన అందరినీ పరిశుద్ధంగా ఉండినట్టు ఆ భగవంతుడు చేస్తున్నారట. అటువంటి పుణ్యన్ పుణ్యనాల్ పండరుణాల్ కూట్రత్తిన్ వాయు వీళ్ంద కుంభకర్ణను, కుంభకర్ణుడు నువ్వు, మీ ఇద్దరికీ ఏదో ఒక పోటీ జరిగి ఆ పోటీలో ఓడిపోయిన కుంభకర్ణుడు తమ దగ్గర ఉన్నటువంటి ఆ నిద్రను నీకు ప్రసాదించాడా? అందువల్ల నిద్రపోతూ ఉన్నావా తల్లి? కుంభకర్ణను తోత్రమునక్కే పెరుందు ఇల్తాన్ తందానో ఆట్రల్ అనంతలుడయాయి, శక్తి సామర్థ్యమేమో నీకు బాగా ఉంది, అదే సమయంలో సోమరితనం ఉంది, ఆట్రల్ అనంతలుడయాయి. ఆ విధంగా చెప్తే ఒక భాగవత గోష్ఠికి సంబంధించిన ఒక ఆమెను ఇలా చెప్పడం బాగుండదు అనేటువంటి భావంతో అరుంకలమే అని స్తోత్రం చేస్తున్నారు ఆవిడ్ను అండాడు. మాకు శిరోభూషణంలాగా ఉన్నటువంటి ఓ గోపకన్యక, తేత్రమాయి వంద్ తిరవేలో రెంబావాయి అని చెప్తూ నిదానంగా లేచి తలుపు తెరవమ్మా అని అండాళ్ ఈ పాసురంలో చెప్తున్నారు. వేగవేగంగా నువ్వు లేచి వచ్చినావంటే అది బాగుండదు. ఆనాడు రామావతార కాలంలో తారాదేవి ఆ గుహ వాకలిలో లక్ష్మణస్వామి వచ్చి నిలిచినప్పుడు, కోపంతో నిలిచినప్పుడు భయపడి వేగవేగంగా తారాదేవి వచ్చిన దాన్ని వాల్మీకి వర్ణిస్తున్నారు. అలా నువ్వు రావద్దు, నిదానంగా రమ్మని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు అండాళ్. అండాళ్ తిరువడిగళే శరణం.